14. పరమాత్మ స్వరూప లక్షణం. ఇది విని రాముడు, మీరు చెప్పే పరమాత్మ యొక్క స్వరూపాన్ని సూటిగా వివరించి చెప్పండి అన్నాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక అందమైన ప్రతిపాదన చేశాడు. దేశాదేశాంతరం దూరం ప్రాప్తయా సంవిదో వపుః నిమేషేణైవ యన్మధ్యే తద్రూపం పరమాత్మనః. ఊట్ ప్రడొట్స 6 శ్లో 19. పరమాత్మ యొక్క స్వరూప లక్షణాన్ని చెప్పటానికి ఈ యోగవాసిష్టంలో ఇదే భావాన్ని ఇంచుమించు ఆయసర్వ్ 19 ఇదే పదాలతో అనేక మార్లు చెప్పాడు వాల్మీక మహర్షి. రాబోయే లీలోపాఖ్యానంలో కూడా ఇలాంటి శ్లోకం మరొకటి వస్తుంది, కనుక ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒక చిత్తవృత్తిలో గల జ్ఞానం ఒక దృశ్యం నుంచి మరొక దృశ్యానికి వెళుతూ ఆ మధ్యలో గల దూరాన్ని ఒక్క క్షణకాలంలో దాటి వెళ్ళినప్పుడు ఈ దృశ్యానికి ఆ దృశ్యానికి మధ్యలో దానికి ఏ రూపం ఉంటుందో అదే పరమాత్మ యొక్క అసలైన రూపం. ఇదే ఈ శ్లోకానికి సూటి తాత్పర్యం. అది మనకేమీ అర్థం కావటం లేదు. ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామి వ్రాసిన తాత్పర్య ప్రకాశ వ్యాఖ్యానంలో ఆయన దీన్ని చక్కగా వివరించారు, దాన్నే మనం చెప్పుకుందాం. శాఖ చంద్రన్యాయమని సంస్కృతంలో ఒక సామెత ఉంది. ఒక కుర్రవాడు చంద్రుడెక్కడని అడిగాడు. ఆకాశంలో ఉన్నాడు అని చెప్పారు. వాడు పడమరకి, దక్షిణానికి, ఉత్తరానికి చూసి నాకు కనిపించడం లేదు అన్నాడు. అప్పుడు ఆ తల్లి, ఆ మామిడి చెట్టు కొమ్మ వంక చూడరా, ఆ కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు అంది. ఆ కుర్రవాడు మామిడి కొమ్మకేసి చూశాడు, చంద్రుడు కనిపించాడు. ఆ చంద్రుడేమన్నా ఈ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడా? చంద్రుడెక్కడో ఆకాశంలో ఉన్నాడు, కొమ్మ భూమికి దగ్గరగా ఉంది. ఎప్పుడైతే కుర్రావాడి యొక్క కన్ను ఆ చెట్టు కొమ్మ మీద పడ్డదో అప్పుడు ఆ కుర్రావాడి యొక్క అంతఃకరణంలోంచి ఒక అంతఃకరణ వృత్తి బయటకు బయలుదేరి ఆ చూపు వెంటే ఆ కొమ్మ దాకా వచ్చింది. ఆ అంతఃకరణ వృత్తిలో ఒక చైతన్యం అభివ్యక్తమై ఉంది. అందువల్ల అంతఃకరణ వృత్తితో పాటు దానిలో అవచ్ఛిన్నమై ఉన్న చైతన్యం కూడా చెట్టు కొమ్మ దాకా వచ్చింది. అవచ్ఛిన్నము కూడి ఉన్నా కాని కుర్రవాడి చూపు కొమ్మమీద ఆగిపోలేదు. అది కొమ్మమీది నుంచి ఒక్కసారిగా ఒక్క క్షణంలో ఆకాశంలో ఉన్న చంద్రుడి దాకా ప్రయాణం చేసింది. ఆ చూపుతో పాటు ఆ కుర్రవాడి అంతఃకరణ వృత్తి కూడా ప్రయాణం చేసింది. దానితో పాటు దానిలో అవచ్ఛిన్నమై ఉన్న చైతన్యం కూడా ప్రయాణం చేసి చంద్రుడి దగ్గరకు చేరింది. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. అందువల్ల ఆ కుర్రవాడు ఇటు కొమ్మని అటు చంద్రుడ్జీ రెండింటినీ ఒకేసారి చూడగలుగుతున్నాడు. దీనిని బట్టి ఆ కుర్రవాడి యొక్క అంతఃకరణంలో అవచ్ఛిన్నమైన చైతన్యం నేలమీది కొమ్మనుంచి నింగిలోని చందమామ దాకా ఒకే క్షణంలో అనుసృతంగా వ్యాపించింది అని చెప్పాలి. అంటే కంటిన్యూవస్, మధ్యలో విచ్ఛేదాలు లేకుండా వ్యాపించి ఉంది అని చెప్పాలి. లేకపోతే కొమ్మ, చంద్రుడు ఒకేసారి ఎట్లా కనిపిస్తాయి? చైతన్యం కనుక మధ్యలో ఎక్కడన్నా విచ్ఛిన్నమైపోతే పైనున్న చంద్రుడు ఈ కుర్రవాడికి కనిపించేవాడు కాదు. కనుక అంతఃకరణ వృత్తి చైతన్యం కొమ్మనుంచి చందమామ దాకా అఖండంగానే వ్యాపించిందని చెప్పాలి. కాగా ఈ అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యానికి కింది భాగంలో కొమ్మ విషయంగా ఉంది, చిటారు భాగంలో చందమామ విషయంగా ఉంది. కనుక ఈ రెండు ప్రదేశాలలోనూ ఈ చైతన్యం సవిషయంగా ఉంది. కాని ఈ రెండింటికి మధ్య ప్రదేశంలో ఈ చైతన్యానికి విషయం ఏమిటి? ఏమీ లేదు. అది అక్కడ నిర్విషయం అని అంగీకరించక తప్పదు. ఇలాంటి నిర్విషయమైన, అపరోక్షమైన జ్ఞానరూపం ఏదైతే ఉందో ఆ చిద్రూపమే పరమాత్మ యొక్క స్వరూపం అని ఈ శ్లోకం నిర్వచనం చేస్తోంది. ఇక్కడ బాగా అర్థమవటం కోసం కొమ్మ అని, చంద్రుడని దూరపు వస్తువులను ఉదాహరణగా తీసుకున్నాం. అంతేగాని అలా దూరంగా ఉన్న వస్తువులకే ఈ నిర్వచనం వర్తిస్తుందనుకోకూడదు. ఇలాంటి ఆయసర్వ్ 20 స్థూల వస్తువులకే ఈ నిర్వచనం పరిమితమని కూడా అనుకోకూడదు. మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది, అది పోయి రెండవ ఆలోచన వచ్చింది. ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది అంటే అక్కడ కూడా నిర్విషయమైన చిత్తే ఉంది. అదే పరమాత్మ యొక్క స్వరూపం. ఇలా మనం ప్రతిచోటా అన్వయించుకోవాలి.